దేవతలు శ్రీదేవిని స్తుతించుట. ఓ పరదేవత, నీ పాద పద్మములను హరిహర బ్రహ్మాది దేవతలు నిత్యము కొలుచుచుందురు. అల్పబుద్ధులు మాత్రము నిన్ను సేవింపక సంసార సముద్రములో కూలుచుందురు. నీవు వాగ్దేవతవు. భృగు మహర్షి కోపించి విష్ణువును శపించెను. అందుచే హరి, మీనా, కూర్మ, వరాహ, నారసింహ వామనాది రూపములు తాల్చవలసి వచ్చెను. అట్టి పరాధీనుని సేవించినచో మృత్యుభయ మెట్లు తప్పును. దయాకల్పవల్లి తల్లి, పూర్వము శివుడు వనమందు సంచరించునప్పుడు భృగు మహర్షి వానిని శపించెను. అందువలన శివుని లింగము నేలపై బడెను. ఇది అందరకు తెలిసిన విషయమే. అట్టి శివుని కొలిచిన వారికి శాశ్వత సుఖమెట్లు లభించును. అమ్మా, శివుని కుమారుడు గణపతి అతనిని కూడా అజ్ఞానులు పూజించుదురు. అన్ని ప్రయోజనములను సమకూర్చు నీ శక్తి నెరుగక మానవుల దేవతలనారాధించుచున్నారు. హరిహర బ్రహ్మలు కూడా గర్వమోహముచే నీ దివ్య ప్రభావము నెరుగజాలకున్నారు. ఇక మానవులెట్లెరుగగలరు? నీ పాదపద్మములను సేవింపని వారు అనేక కష్టములు ననుభవించుచున్నారు. తల్లి, ఆగమ శాస్త్రములను రచించిన బ్రాహ్మణులు భక్తితో శివకేశవులను పూజింతురు. కవులు, పండితులు నీ నిత్య సత్యోపాసనకు స్వస్తి చెప్పి నీవు కల్పించిన దేవతలను పూజించుచున్నారు. నిన్ను ధ్యానించువారు గర్భ నరకములో పడరు. హృదయములో నీ స్పందన లేనిదే ప్రాణులకు శక్తి ఎక్కడిది? నీ శక్తి లేని మానవుడు తిరుగుటకు పనిచేయుటకు ఎట్లు సమర్థుడగును? ఇట్లు స్తుతింపగా పరదేవత అంతర్ధానము చెందెను. దేవి కనబడక పోవుట వలన దేవతలు అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. జనమేజయుడు వ్యాసునితో ఇట్లనుచున్నాడు. ఓ మహర్షి, శ్రీదేవి దివ్య చరిత కథామృతము శాంతిప్రదము హితకరము మహాద్భుతమునైయున్నది. నీ ముఖకమలము నుండి ఆ కథామృతము నెంత క్రోలినను తనివి తీరుటలేదు. శ్రీదేవి పరమ పావన చరిత్ర అల్ప పుణ్యము కలవారికి లభ్యము కాదు. జగదంబ చరిత్రను దేవతలకు మునులకును శ్రీరామరక్ష. సంసార సాగరమును దాటించు నావ. అట్టి దానిని తెలిసిన వారేల విడిచిపెట్టెదరు? పూర్వజన్మమున జగదంబనెవరూ కుంద చంపక బిల్వ సుమదళములతో పూజించిరో వారి జన్మమున రాజభోగములను అనుభవింతురు. జగదంబ నర్చింపని మానవుడు ధనధాన్య సంతానహీనుడై రోగియై బాధపడుచుండును. కుంటి, గ్రుడ్డి, నిత్య దరిద్రుడు మొదలగువారు పూర్వజన్మమున దేవిని సేవించిన వారు కారని గ్రహింపవలయును. ఈ జన్మలో సకల సంపదలు గలిగి సర్వసుఖములననుభవించుచున్నవారు పూర్వజన్మమున జగదంబను శ్రద్ధాభక్తులతో సేవించిన వారని తెలియవలెను. వ్యాస మహర్షి త్రిభువనేశ్వరి అంతర్ధానమై ఎక్కడకు వెళ్ళెనో తెలియజేయవలసినదిగా ప్రార్థించుచున్నాను అని జనమేజయుడు అడుగగా వ్యాసుడు, పూర్వము నీకు చెప్పిన మణిద్వీపమే ఆమెకిష్టమైన క్రీడాస్థానము. పూర్వమక్కడనే హరిహర బ్రహ్మలు స్త్రీ స్వరూపమును పొందిరి. ఆ దేవీ దయవలన మరల పురుషులై తమ పనులను నిర్వహించుచున్నారు. ఆ మణిద్వీపము అమృత సముద్రము మధ్య భాగమందున్నది. అచ్చట దేవి పలు రూపముల విహరించుచుండును. దేవతల పూజాస్తుతులనందుకొని మహిషారమర్ధిని ఆ మణిద్వీపమునకే వెళ్ళెనని చెప్పెను. శుంభ నిశుంభుల వరగర్వము. పూర్వము శుంభ నిశుంభులను రాక్షసులు బ్రహ్మను తపస్సుచే సంతోషపెట్టి అనేక వరములు పొందిరి. మహాబలవంతులైన ఆ రాక్షసులు దేవతల నోడించి స్వర్గమును చేజిక్కించుకొనిరి. శుంభుడు చిరకాలము స్వర్గరాజ్యమును పాలించుచుండగా రాజ్యమును కోల్పోయిన దేవతలు గొప్ప దుఃఖము పొంది బృహస్పతినిట్లు ప్రశ్నించిరి. గురుదేవా, నీవు సర్వము తెలిసినవాడవు, మహామునివి. మా దుఃఖము పోవుటకు పాయమును తెలియజేయ వేడుచున్నాము. వేదమంత్రములన్నీ కోరికలను తీర్పగలవు కదా, యజ్ఞమును కోరికలను తీర్పగలవు కదా. శత్రునాశము కొరకు ఏ విధానము వేదములందుగలదో దానిని తెలియజేయుమని ప్రార్థించిరి. అప్పుడు బృహస్పతి, ఓ దేవతలారా, వేదములలో యజ్ఞములందు పూజింపదగినవారుగా ఇంద్రాగ్ని వరుణాది దేవతలు చెప్పబడుచున్నారు. వారి అనుగ్రహముచే శత్రుజయాది కార్యములు సాధింపవచ్చును. కాని ఆ ఇంద్రాగ్ని వరుణాది దేవతలే ఆపదలలో చిక్కుకొనియుండగా ఏమి చేయగలము? దైవ సంకల్పానుసారము జరుగెడు పనులకు ప్రతిక్రియలెవ్వరునూ జరుపలేరు. కాని ఆలోచించి ఉపాయమును తెలిపెదను. మహిషాసుర సంహారననంతరము దేవిని స్తుతింపగా, ఆమె ఆపదలు వచ్చినప్పుడు నన్ను స్మరించినచో మీ ఆపదలు తొలగగలవని చెప్పినదిగదా. కనుక మీరిప్పుడు హిమాలయ పర్వతమునకు వెళ్ళి శ్రీ చండికాదేవిని భక్తి శ్రద్ధలతో సేవించండి. మీరు మాయాబీజ విధానమెరిగి దానిని పునశ్చరణ చెయ్యండి. ఆమె మీ ఎడల దయగలది అగునని నేను యోగబలముచే తెలిసికున్నాను. దానిచే మీ కష్టములు గట్టెక్కునని చెప్పెను. బృహస్పతి మాటల ప్రకారము దేవతలు హిమాలయమునకేగి అచట మాయాబీజమును తమ హృదయమునందు నిలుపుకొని ఆ తల్లిని ధ్యానించి మహామాయను పరమభక్తి నమస్కరించి ఇట్లు స్తోత్రము చేసిరి. దేవతలు శ్రీదేవిని స్తుతించుట. విశ్వేశ్వరి సచ్చిదానంద స్వరూపిణి, నీకు నమస్కారము. ఆదిదేవి, నీ అనంత నామరూపములెవ్వడు నెరుగజాలడు. సృష్టి సంహారాది కార్యములన్నిటిలో నీవు సర్వక్రియాశక్తి స్వరూపిణివి. ఓ సర్వేశ్వరి, స్మృతి ధృతి బుద్ధి జర తుష్టి మొదలగునవన్నీయు నీ స్వరూపములే. నీవు ఏ దివ్య రూపములతో దేవతల కార్యముల నిర్వహింతివో ఆ అద్భుత రూపములకు నమస్కరించుచున్నాము. నీవు శాంతిక్షమ యోగ నిద్ర మొదలగు స్వరూపములతో జీవులయందు నివసించెదవు. నీవు దయామ తల్లివని వేదములు ఘోషించుచున్నవి. నీవు దేవతలందరకు సహాయము చేయుదానవు. తల్లి తనయుని గారాభముతో లాలించి పాలించి పెంచుటలో ఆశ్చర్యమేమున్నది?